ముప్పే ఆ ఊరి గుడిసెలోనే ఈ రాజ్యం ఉంది. లీల ఈ కథ విని కొంతసేపు తనలో తనే గుణించుకుని ధైర్యం తెచ్చుకొని ఇలా అంది, లీల తల్లి, నువ్వు చెప్పే మాటలు ఏమాత్రమూ అతకటం లేదు. అలా జరగటానికి వీల్లేదు. చిన్న బ్రాహ్మణ గుడిసెలో మా మహారాజ్యం ఇమిడి ఉందా? నేను చూసిన నా భర్త ప్రపంచం ఈయన పడకింట్లో ఇమిడి ఉందా? ఆ చిదాకాశలోకంలో కొండలు, నదులు, దిక్కులు ఇవన్నీ చూశానే, అవన్నీ నా గదిలో ఇమిడిపోయాయా? నాకు సరిగా అర్థమయ్యేటట్లు చెప్పు సరస్వతీదేవి. లీల, ఎవరూ అబద్ధమాడకూడదనే నియమం నేనే ఏర్పాటు చేశాను, నేనే దాన్ని దాటుతానా? ఆ బ్రాహ్మణుడి జీవాత్మ ఆ గ్రామంలోనే, ఆ ఇంట్లోనే చిదాకాశ రూపాన్ని పొంది, ఆ చిదాకాశరూపంతోనే అక్కడే ఆయన ఒక మహాసామ్రాజ్యాన్ని చూస్తున్నాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న మీకు మరణమనే నిద్ర కమ్మింది, అందువల్ల మీకు వెనుకటి జన్మ గుర్తుకు రావటం లేదు. స్వప్నంలో ఉండగా జాగ్రత్తవస్థ విషయాలు గుర్తుకు వస్తాయా? కలలో అనేక లోకాలు కనిపిస్తాయి, ఆలోచించేవాడి మనస్సులోనూ కనిపిస్తాయి. ఎడారిలో నది ఆయసర్ 38 కనిపిస్తుంది. ఈ కనిపించడానికి ఆ వస్తువులు అక్కడ ఉండాలా? అక్కర్లేదే. ఇలాగే ఆ బ్రాహ్మణుడు తన ఇంట్లోనే విశాలమైన మహాసామ్రాజ్యాన్ని చూస్తున్నాడు. చూస్తున్నంత మాత్రాన ఆ పదార్థాలు అక్కడ సత్యంగా ఉండవలసిన పనిలేదు. పంచకోశాల మధ్యలో చిదాత్మ ఉంది, అది సత్యమైనది. అది సత్యం కనుకనే ఆ చిదాత్మ మీద అసత్యమైన ఈ ప్రపంచం భాసిస్తోంది. కాబట్టి ఆ బ్రాహ్మణ గృహంలో తిరిగే బ్రాహ్మణ జీవాత్మ చిదాకాశంలో ఈ సముద్రాలు, ఈ భూమి, ఈ ప్రపంచము, ఈ మొత్తం అంతా ఇమిడిపోయి ఉంది. లీలా, ఇందులో ఆశ్చర్యపడవలసినది ఏమీ లేదు. పైగా దీన్నే కొంచెం పెంచి ఆలోచించు. ఈనాటి ఈ ప్రపంచం నీ క్రిందటి జన్మలోని ఇంటి గదిలో ఇమిడి ఉంది. ఆ గది ఆనాటి ప్రపంచము కలిపి ఆ క్రిందటి జన్మలోని మరో ఇంటి గదిలో ఇమిడి ఉన్నాయి. అవి ఆ క్రిందటి జన్మ తాలూకు గదిలో ఇమిడి ఉంటాయి. పరమాణా పరమాణా సంతి వత్సే చిదాత్మని అంతరంతర్జగంతితి కిం త్వేత నమ సంఖ్యతే ఊడొట్ప్రడొట్ 20 శ్లోక్ 26. ఇలా ఎంతవరకు పోవాలి? దీనికి అంతే లేదు. కాబట్టి ప్రతి పరమాణువులోనూ ఒక చిదాత్మ చైతన్యం ఉంది. దానిలో ఈ ప్రపంచాలన్నీ ఇమిడి ఉన్నాయని ఒప్పుకోవాలి, తప్పదు. ఇదే సత్యం, దీనిలో సందేహించవలసిన పని లేదు.